సత్యవిరద్ధర్యు అచ్యుతపాదాగ్నేత్ అచ్యుతమనాభవక్త అనాదిశ్యశ్చాపిశ్యశ్చేకరో అయాస్య ఉద్గాత వాచస్పతే హృద్విధే నామన్ విధేమదే నామ విధేయమస్మాకం నామ వాచస్పతి స్వరమపాద్ మాదే వ్యస్తం దృశ్యేది మా మనుష్య నమో దివే నమ పృథివ్యే స్వాహా వాగ్ఘోత దీక్షాపత్ని వాతోధ్వర్యు ఆపోభిగర మనోహరి తపసి జుహోమి భూర్భువస్వ బ్రహ్మస్వయంభో బ్రహ్మణే స్వయంభువే స్వాహా బ్రాహ్మణ ఏకహోత స యజ్ఞ సమే దాతు ప్రజా పశూన్ పుష్టింజశ యజ్ఞమే భూయాత్ అగ్రద్విహోత సభర్త సమే దాతు ప్రజా పశూన్ పుష్టింజశ భర్త మే భూయాత్ పృథివేత్రిహోత స ప్రతిష్టా సమే దాతు ప్రజా పశూన్ పుష్టింజశ ప్రతిష్టా మే భూయాత్ అంతరిక్షం చతుర్హోత సవిష్ఠా సమే దాతు ప్రజా పశూన్ పుష్టింజస విష్ఠాష్టమే భూయాత్ వాయు పంచహోత స ప్రాణ సమే దాతు ప్రజా పశూన్ పుష్టింజస ప్రాణష్టమే భూయాత్ చంద్రమా షడ్హోత సర్తోన్ కల్పయాతి సమే దాతు ప్రజా పశూన్ పుష్టింజస ఋతవష్టమే కల్పంతా అన్నగం సప్తహోత స ప్రాణస్ ప్రాణ సమే దాతు ప్రజా పశూన్ పుష్టింజశ ప్రాణస్ మే ప్రాణో భూయాత్ యోరష్టహోత సోమాదృష్ట సమే దాతు ప్రజా పశూన్ పుష్టింజశ అనాదృష్ట భూయాసం ఆదిత్యో నవహోత సతేజస్వీ సమే దాతు ప్రజా పశూన్ పుష్టింజశ తేజస్వీ చ భూయాసం ప్రజాపతిర్దశహోత స ఇదం సర్వం సమే దాతు ప్రజా పశూన్ పుష్టింజశ సర్వం చ మే భూయాత్ అగ్నిర్యజర్భిః సవితా స్తోమైః ఇంద్రముత్సామదైః మిత్రావరుణా వాసిషాః అంగిరతో అభిష్టిః అగ్నిభిః మరుదస్సదోహర్ధానాభ్యా ప్రోక్షణేభిః ఓషధయా బహిరా అజిర్వేద్యా సోమోదీక్షయా కష్టేన విష్ణుయజ్ఞేన వసవాజ్యేన ఆదిత్యాదక్షిణాభిః విశ్వే దేవాభూర్జా ఓషాస్వకాకారేణ బృహస్పతి పురోధయా ప్రజాపతిరుద్గీఠేన అంతరిక్షం పవిత్రేణ వాయుపాత్రైః అహగ్నిశ్రద్ధయా సేనేంద్రస్య ధేనా బృహస్పతేః పథ్యాభూష్ణః వాగ్వాయోః రేక్షా సోమస్య పృథివ్యగ్నేః వసూనాం గాయత్రీ రుద్రాణాం ఋష్టుక ఆదిత్యానాం జగతి విష్ణోర్ణుష్టుక వరుణస్య విరాట్ యజ్ఞస్య పంక్తిః ప్రజాపతే అరుణమునిః మిత్రస్య శ్రద్ధా సవితః ప్రసూతిః సూర్యస్య మరీచిః చంద్రమసో రోహిణీ విదీనామరుంధతి పర్జన్యస్య విద్యుత్ తదస్రో దిశః తదస్రోవాంతరదిశాః అహస్తరాత్రిశ్చ కృషిశ్చ వృష్టిశ్చ కృషిశ్చాపతిశ్చ ఆపశ్చౌషధయశ్చ ఊర్జసోన్నతా చ దేవానాం పత్నయః దేవస్యత్వాద విదుఃప్రథవే అశ్వినాద్ బాహుభ్యాం ఓష్ణాస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజాత్వాభరుణానేతుదేవయక్షిణేగ్నేయేన్యం తేనామతత్తమస్యాం అయోధాత్రే అయోమహ్యమస్తు ప్రతిగ్రహేత్రే కైరంగస్మాదాద్ కామః కామాయ కామోదాత కామప్రతిగ్రహీత కామకం సముద్రమావిశ కామేన ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషా తే కామచక్షిణా ఉత్తానస్వాంగే రస ప్రతిగృహ్ణాద్ సోమాయ వాస రుద్రాయ గాం వరుణాయాశ్వం ప్రజాపతయే పురుషం మనరే దర్పం పక్షేజాం ఓష్ణేవిం నిరుత్యాశ్వతరగర్ధభౌ హిమవతో హస్తినం గంధర్వాప్సరాభ్యశ్రగలంకరణే విశ్వేభ్యో దేవేభ్యో ధాన్యం వాచేన్నం బ్రహ్మణవోదనం సముద్రాయాపః ఉత్తానాయాంగీరసాయాన వైశ్వానరాయరథం వైశ్వానర ప్రత్నసానాగమాలుపత్ ఇహ పృష్టం బంధమాన సుమన్మభిః సమోర్మజ్జనయజ్జంత వేధనం సమానమర్జ్మా పర్యాదిరాగ్రిభిః రాజావరుణో నైరుతే విలక్షిణే వైశ్వానరాయరథం ఏనామృతమస్యాయోదాత్రే మయోహ్యమస్త ప్రతిగ్రహేత్రే కైలంకస్మాదాత్ కామ కామాయ కామోదాత కామ ప్రతిగ్రహేత కామగుంసముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామే సత్తే ఏతాచే కామదక్షిణ ఉత్తానస్వాంగీరథ ప్రతిగృహ్ణాదు సువర్ణం ధర్మం పరివేదవేనం ఇంద్రస్యాత్మానందసథాచరంతం అంతఃసముద్రే మనసాచరంతం బ్రహ్మాన్న విందద్దజహోదారమన్నే అంత ప్రవిష్ట శాస్తాజనానా ఏకస్సన్ బహుధా విచార శతకం శుక్రాణ యత్రైకం భవంతి సర్వే వేదా యత్రైకం భవంతి సర్వే హోదారో యత్రైకం భవంతి సమానధీన ఆత్మాజనానాం అంతః ప్రవిష్ట శాస్తాజనానాకం సర్వా ఆత్మా సర్వా ప్రజాయత్రైకం భవంతి చతుర్హోదారో యత్ర సంపదం గచ్చంతి దేవైః సమానధీన ఆత్మాజనానాం బ్రహ్మేంద్రమగ్నిం జగత ప్రతిష్టాం దివ ఆత్మానకుం సవితారం బృహస్పతిం చతుర్హోదారం ప్రతిశోణగుప్తం వాచో వీర్యం తమసాన్వవిందత్ అంతః ప్రవిష్టం కర్తారమేతం ప్రస్తారకం రూపాణి విదుర్వంతం విపశ్యం అమృతస్య ప్రాణయజ్ఞమేతం చతుర్హోతునామాత్మానం కవయో నిపిత్యుః అంతః ప్రవిష్టం కర్తారమేతం దేవానాం బంధునిహితం గుహాసు అమృతేన వృత్తం యజ్ఞమేతం చతుర్హోతునామాత్మానం కవయో నిచిత్యుః శతం నిహిత పరివేద విశ్వా విశ్వపాల విశ్వమిదం వృణాతి ఇంద్రస్యాత్మానిహిత పంచహోత అమృతం దేవానామాయ ప్రజానాం ఇంద్రకం రాజానకం సవితారమేతం వాయోరాత్మానం కవయో నిచిక్యుః అశ్విలిం రశ్మీనాం మధ్యేతపంతం ఋతస్య పదే కవయో నిపాహంతి యాండకోచే భువనం విభర్తి అనభిన్నస్తన్న సలోకాన విచష్టే యస్యాండకోశకం సుస్తమాహ ప్రాణముద్వం తేన కృత్తామృతేనాహమస్మే సువర్ణం కోశకం రజసా పరీవృతం దేవానాం వసుధానేయం విరాజం అమృతస్య పూర్ణాం పాముకలాం విచక్షతే పాదకం షడ్ఢోగన్నగిలా వివిక్షే కేన తవ పంచోదగుప్తా ఉదవా షడ్ధా మనకోదగుప్తా సకం షడ్ధోరాన పదవి కల్పమానం రథస్య పదే కవయో నిపాహంతి అంధ ప్రవిష్టం కర్తారమేతం అంధశ్చంద్రమసి మనసాచరంతం సహేమ సందంత విజాంతి దేవా ఇంద్రస్యాత్మానం సదాచరంతం ఇంద్రరాజా జగతాయీషే సప్తహోదా సప్తధా విముక్త పరేణ తంతం పరిషిచ్యమానం అంతరాదిత్యే మనసాచరంతం దేవానాకం హృదయం బ్రహ్మాన్వవిందత బ్రహ్మేతద్బ్రహ్మణ బుజ్జభార అర్కగృష్టోదంతకం శరీరస్య మధ్యే ఆయస్మిన్ సప్తమేరమ నేహంతి బహులాగశ్రియం బక్వస్వామింద్రగోమదీ అచ్యుతాం బహులాగశ్రియం సహరేర్వసుమ తేజేంద్రాయ బిన్వతే బహ్వస్వామింద్రగోమతే అచ్యుతాం బహులాగశ్రియం మహ్యమింద్రో నియచ్చతు శతకం సదాస్తి యుక్తాహరీణాం అర్వాణాయాదవసుభేరస్మినింద్ర ప్రమగంహమాన బహులాగశ్రియం అశ్వినింద్ర సవితా మే నియచ్చతు ఘృతం తేజో మధుమతింద్రియం మయ్యయమగ్నిర్దధాతు అరిప్రదంగపడరేసు పర్ణ నివిక్షయో నభసాగేది సన ఇంద్రకామవరం దదాతు పంచారం చక్రం పరివర్తతే పృథో హిరణ్యజ్యోతిస్తే అజస్వం జ్యోతిర్నభసా తర్పజేది సన ఇంద్రకామవరం దదాతు సప్తయుంజంతిరసమేకచక్రం ఏకో అశ్వాహసర్తనామాక్రమజరమనర్వం ఏనేమా విశ్వాభువనాని తస్థు భద్రం పశ్యం తపసే దురగ్రే తపోదేక్షామజయస్సు వర్విద తదక్షత్రం ఫలమోజస్ జాతం తదస్మై దేవాభిజన్నముంద శ్వేతకం రస్మింభో భుజ్యమానం అపాన్నేతారం భువనస్ గోపా ఇంద్ర నిజక్య పరమే వ్యోమన్ రోహిణే పింగళా ఏకరూపా క్షరంజే పింగళా ఏకరూపా శతం సహస్రాణి ప్రయుతాని నావ్యానా అయ్య శ్వేతో రశ్మి పరిసర్వమిదం జగతే ప్రజాం పశూంధనాని అస్మాకం దదాతు శ్వేతో రశ్మి పరిసర్వం బభూవ సువర్ణహ్యం పశూన్ విశ్వరూపాన్ పతంగమత్తమసురస్య మాయయా కృతా పశ్యంతి మనసా మనీషిణ సముద్రే అంతఃకవయో విచక్షతే మరీచీనాం పదమిచ్చంతి వేదస పతంగోవాచం మనసా విభర్తి గంధర్వోపద్రే అంధ కాంద్యోతమానాగస్పర్యం మనీషా రథస్య పదే కవయో నిపాంది ఏ గ్రామ్యా పశవో విశ్వరూపా విరూపా సంతోపగుధైకరూపా అగ్రస్తాగుమగ్రే పరమోక్తుదేవ ప్రజాపతి ప్రజయా సంవిధాన వీతజ్ఞస్తుకేస్తుకే యోమస్మాదునియక్షతం ప్రయజ్ఞపచంతిరా ఏ గ్రామ్యా పశవో విశ్వరూపా విరూపా సంతోపగుధైకరూపా తేషాగం సప్తానామిగలంతిరస్తు రాయస్పోషాయ సుప్రజాస్వాయ సువీర్యాయ జారణ్యా పశవ విశ్వరూపా విరూపా సంతోపగుధైకరూపా వాయుస్తాగమగ్రే ప్రమోక్తుదేవ ప్రజాపతి ప్రజయాగంవిధాన ఇదాయే సప్తం శతవత్సరాచరం హేమాంగవిందం గుహాహితం జారణ్యా పశవ విశ్వరూపా విరూపా సంతోపగుధైకరూపా పేషాకం సప్తానామిహరంతిరస్తో రాయస్తోషాయ సుప్రజాస్తాయ సువీర్యాయ సహస్రశీర్షా పురుష సహస్రాక్షసహస్రపాద స్వభూమిం విశ్వతో వృత్వా అత్యదశాంగులం పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామదత్తశేషాన హిరణ్యేనాదిరోహతి ఏదావానస్య మహిమా అథోజ్యాయాగస్య పూరుడ పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్భవదే దురుడ పాదోసేహాభవాత్మన అథో విష్పంద్యక్రామత్ శాసనానసనే అభి తస్మాద్విరాడజాయత నిరాజోధిపూరుష సజాతోత్యరిచ్యత పశ్చాద్వో విమతో పుర యత్పురుషేణ హరిషా దేవాయజ్ఞమతన్వద వసంతోస్యాసీదాజ్యం గ్రేమ శరద్ధవి సప్తాస్యాసన్పరిధయ సప్తసమిహ కృతా దేవాయజ్ఞం తన్వానా అభద్రన్ పురుషం వశం నైయజ్ఞం పరిహిర ప్రోక్షన్ పురుషం జాతమగ్రత ఏన దేవాయజంత సాధ్యాయస్థే తస్మాజ్ఞాత్సర్వహుత సంభృతం బృహదాజ్యం అశోకస్తాగశ్చక్రేవాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాజ్ఞాత్సర్వహుత రుజస్సామాజ్ఞిరే ఛందాగుంసయజ్ఞిరే తస్మాద్ రుజస్తస్మాదజాయత తస్మాదశ్వాజాయంత ఏకేకభయాజుత గావోహజ్ఞిరే తస్మాద్ తస్మాజ్జాతాజాపయ యత్పురుషం విదధు కథిధార్యకల్పయన్ ముఖగ్ఞమస్యతో బాహో సాహోరోపాదావుచ్యేతే బ్రాహ్మణాస్య ముఖమాసీర్ బాహోరాజన్యకృతః పౌరోతరస్యద్వైష్యః అభ్యాగం సోద్రోజాయత చంద్రమా మనసో జాతః చక్షోసూర్యోజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయుజాయత నాభ్యాదీరంతరిక్షం శేష్ణాద్యో సమవర్తత పద్భ్యాం భూమిశ్రాత్ర తథాలోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవన్మంతమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీర నామాని కృత్వాధిపతనిరాస్తే ధాతా పురస్తాద్యముదాజహార శక్రప్రవిద్వాన్ ప్రతిశతస్రః తమేవం విద్వానముదేకపవతి నాణ్యపంథాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమైదం తదేవాః తాధర్మాణి ప్రథమాణ్యాసన్ తే హణాకం మహిమానస్పజంతే యత్ర పూర్వేషాభ్యాః సంతి దేవాః అభ్యః సంబోధ పృథివ్యేన సాక్ష్య విశ్వకర్మణ సమవర్తతాభి తస్య ప్రవక్తా విదహద్రూపమేది తద్దురుడస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవన్మంతమసః పరస్తాత్ తమేవం విద్వానముదేహ భవతి నాణ్యపంథా విద్యదేయనాయ ప్రజాపతిష్టరదిగర్భే అంతః అజాయమానోపబుధా విజాయతే తస్థీరా పరిజానంతి యోనిం వైదేనాం పదమిచ్చంతి మేధసః యో దేవేభ్యాధిపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో నరాయ బ్రాహ్మయే ఇదం బ్రాహ్మణ్ జనయంతః దేవాగ్రేబ్రువన్ ఎస్తైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవాసన్వశే క్రియశ్చతే లక్ష్మీశ్చ పత్న్యో హోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినో వ్యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ భర్తా సంభ్రియమానో విభక్తి ఏకో దేవో బహుధా నిమిష్ట యదా భారం తంత్రయతే సభర్తం నిధాయ భారం పునరస్తమేతి తమేవ మృత్యుమృతంతమాహు తం భర్తారం తముగోప్తారమాహు సభృతోభ్రియమానోభిభక్తి యగేణం వేద సత్యేన భర్తం సద్యో జాతముదజహాత్యేజ ఉతో జనంతన్నజహాత్యేకం ఉతో బహూనేకమహర్జహార అతంత్రో దేవస్థలమేవ ప్రాక్ష యస్తద్వేదూవ సంధాన్యాగం సంతసే బ్రహ్మణేజ రమతే తస్మిన్నుతజీర్ణేషయానే నైనం జహాత్యహస్సు పూర్వేషు వామాపోను సర్వాశ్చరంతి జానతి తత్సం వయసా పునానాగం వ్యవాహకం సంఛే త్వం భర్తా మాతరిశ్వాః ప్రజానా వైయజ్ఞస్తముమేవాదిశోమః తవ దేవాః మమాయంతి సర్వే త్వమేకోసి బహూన న ప్రవిష్టః నమస్తేరస్తు దుహవో మహేధి నమో వామస్సు సునతకం హవం మే ప్రాణాపానావజనకం సంచరంతో వయామి వాం బ్రహ్మణా తూర్తమేకం యో మాన్ వేక్షితం యువానా ప్రాణాపానో సంవిధానోజహితం అముష్యాసు నామాతంకసాసా తమ్మే దేవా బ్రహ్మణా సంవిధానో బధాయ దత్తంతమహకం హనామి అసజ్జాన సదాబూవ ఏయం జజానతౌ గోపో అస్యా యదా భారం తంత్రయతే సభక్తం పరాస్య భారం పునరస్తమేతే తద్వైత్వం ప్రాణో అభవః మహాన్ భోగ ప్రజాపతే భుజః కరిష్యమాణః యద్దేవాన్ ప్రాణయోనవ హరికుంహరం తమనియంతి దేవాః విశ్వశ్చేతానం వృణభం మదీనాం బ్రహ్మస్వరూపమనుమేతమాగాత్ అయనం మా వివశేర్విక్రమస్వ మాశిరామృత్యోమాపధీ మామేవలం విగృహో మా ప్రమోషే ప్రజా మామేధాయుగ్ర విచక్షసం వాషా విధేమ సద్యశ్చకమానాయ ప్రవేపానాయ మృత్యవే ప్రాస్మాశాశృణ్వన్ కామేనాజనయన్ పునః కామేణ మే కామాగాద్ హృదయాభృదయం మృత్యోః ఇదమేషా మత ప్రియం తదైతోపమామభే పరం మృత్యోనుభవేషాస్తేతరో దేవయానాత్ చక్షుష్పతే సంహతే బ్రవీమి మాన ప్రజాగములేమోదవీరాన్ ప్రభోర్యం మనసా వందమానః నాథమానామృతభంజర్షణీనా ప్రజానామేకరాన్మానుషీనా వృత్తింజే ప్రథమజామృతస్య కరణిర్విశ్వదర్శలోజ్యో నిష్కృతిశూర్య విశ్వమాభాసిలోచనం వయాభిహేలోజోర్యాయత్వాజస్పతయేషదేయోజసూర్యాయత్వాజస్పతే ఆప్యాయస్వమజిందమసోమ విశ్వాభిరోతిభిః భవానస్త ప్రశస్తమః యేయస్తేయే పూర్వతరామస్యన్మిచ్ఛందే మృషసంవర్త్యాదః అస్మాభిరోనపరిచక్ష్యాభూతోతేయందేయపరేషుపశ్యాన్ జ్యోతిష్పదేంద్వాధారయామి జ్యోతిష్కృతం ద్వాధారయామి జ్యోతిర్విదం ద్వాధారయామి భాస్పదేంద్వాధారయామి జ్వలందేంద్వాధారయామల్మలాభవందేంద్వాధారయామి దీప్యమానాన్ద్వాధారయామి రోచమానాన్ద్వాధారయామి రస్రాన్ద్వాధారయామి జ్యోతిషం ద్వాధారయామి బోధయందేంద్వాధారయామి ఆగ్రదేంద్వాధారయామి ప్రయాదాయ స్వాహాయాదాయ స్వాహాయాదాయ స్వాహాయాదాయ స్వాహోద్యాదాయ స్వాహాయాదాయ స్వాహాయ స్వాహా శోకాయ స్వాహాప్యై స్వాహాపదే స్వాహా బ్రహ్మహత్యాయ స్వాహాధర్మస్మై స్వాహా చింతకం సంతాణేన భవై యజ్ఞా రుద్రం తనిం నామ శుభజిగ్స్థూల హృదయేణాద్యం హృదయేన రుద్రం లోహితేన సర్వం మనస్నాభ్యాం మహాదేవ మంత్రపాత్రేణ ఉష్టగణకం శృంగేన కోశ్యాభ్యాం తచ్ఛయ్యో రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వంజిగాదుభేణజం షన్నాస్తపదే షంజతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి ఓం నమో నమదంతో ఓం శాంతి శాంతి శాంతి నమో వాచే యాచోదితాయాచానుజితాదస్తే వాచే నమో నమో వాచే నమో వాచస్పదయే నమరిషభ్యో మంత్రగురుభ్యో మంత్రపదిభ్యో మామామృషయో మంత్రగురా మంత్రపదయ పరాదుర్మామృషే మంత్రగురా మంత్రపదేం పరాదాం వైశ్వదేవేం వాచముద్యాదకం శివామదస్తాంజుష్టాం దేవేభ్య శర్మ మేభ్యో శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగత్ శర్మచంద్రశ్చ సూర్యశ్చర్మ బ్రహ్మ ప్రజాపతే భూతం వదిష్యే భువనం వదిష్యే తేజ వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మాహమిదముపస్తరణముపస్తరణముపస్తరణం మే ప్రజాయే పశూనాం భూయాదుపస్తరణమహం ప్రజాయే పశూనాం భూయాదం ప్రాణాపానో మృత్యోర్మాపాదం ప్రాణాపానో మామాహాదిష్టం మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమదేం దేవేభ్యో వాచముద్యాదకం శుశ్రూషేణ్యా మనుష్యేభ్యస్తం వా దేవాంతు శోభాయే పితురానుమదంతో ఓం శాంతి శాంతి శాంతి యుంజతే మన ఉదయుంజతే ధియ విప్రావిప్రస్య విప్రస్థిత విహోత్రాదుదేవై నావిదే కయితే అహీ దేవస్థ పరిష్కృతి దేవస్థ ప్రసవే అశ్వినాద్ బాహుభ్యా ఓష్ణాస్తాభ్యామాదే అభ్రిలధినారిరసి అధ్వరకద్దేవేభ్యః ఉత్తిష్ఠ బ్రహ్మణస్పదే దేవయంతస్తేమహే ఉపప్రయంతు మరుదస్సుదానవః ఇంద్రప్రాశోర్భవాసజా తైత బ్రహ్మణస్పతిః పదే వేదు సోనుదా అచ్చావేనన్నరియం పంక్తిరాససం దేవాయజ్ఞం నయంతు నః దేవీ అనుమేమగం సాధ్యాసమద్యిర మఖాయ మఖస్థిష్ణేగ్రాహే హృధ్యాసమద్య మఖస్థిర మఖాయ మఖస్థిష్ణే దేవీరస్ ప్రసమజావరీ హృధ్యాసమద్య మఖస్థిర మఖాయ మఖస్థిష్ణే ఇంద్రస్ోజోధి హృధ్యాసమద్య మఖస్థిర మఖాయ మఖస్థిష్ణే అగ్నిజాది ప్రజాపదేద హృధ్యాసమద్య మఖస్థిర మఖాయ మఖస్థిష్ణే ఆయుర్ధే ప్రాణంధే అవానంధే వ్యానంధే చక్షుర్ధే శ్రోత్రంధే మనోధే వాగంధే ఆత్మానంధే ప్రతిష్టాంధే మాంధే మయిధే మధుత్వా మధురాకరోతు మగస్ శిరోధి యజ్ఞస్య పదేస్థ గాయత్రేణ ఛందసాకరోమి తేష్టుభేణ ఛందసాకరోమి జాగదేన ఛందసాకరోమి మగశ్చరాస్నాభి అతిజిష్టే విలం గృహ్ణాతు పాంగేణ ఛందస సూర్యస్య హరసాశ్రాయ మకోగే కృష్ణాశ్వస్య జంపదసి వరుణస్థాశతవ్రతాసోపయతో మిత్రవరుణయోర్ధ్వేన ధర్మణా అర్చిషే శోజిషే జ్యోతిషే తపసే అభీమం మహిళాదివం మిత్రూప సప్రసాశ్రవసా పృథివీ మిత్రణే ధృత సర్వదేవస్య సారథిం యుమ్నం చిత్రశ్రవస్తమం సిద్ధ్యే దేవస్థాపితోద్భవదు సుపానిష్టం గురి సుబాహృతశక్త్యా అవద్యమాన పృథివ్యా ఆశాదిశాపృణ ఉత్తిష్ట బృహం భవ ఓర్ధస్తిష్టధ్రువస్తం సూర్యస్య త్వాచక్షుషాంగేక్షే సాధవే సుక్షిత్తే ఇదమహమువాముష్యాయణం విశాభిర్బ్రహ్మ వర్తతేన పరియోహామి ఆయత్రేణ త్వాచందసాక్షిణగ్నే ఏష్టుభేణ త్వాచందసాక్షిణగ్నే జాగదేన త్వాచందసాక్షిణగ్నే క్షణత్వమావాగ్ క్షణతృత్వాగ్ క్షణతృత్వాహవి సృంధివాజం సృంధివర్జం సృంధిహవి దేవపురస్కరసఖ్యాసం బ్రహ్మన్ ప్రవర్గేణ ప్రదర్శ్యామర్ధర్మమభిష్టి అగ్నే ద్రోహిణో పురోణాధిశ్రయ ప్రతి ప్రస్థాతర్విహర ప్రస్తోత సామానిగాయ యజుర్యుక్తంసాభిరాక్షన్ విశ్వే దేవేరుణమతం మరుద్భి దక్షిణాభిప్రదలం బాలయిష్ణం సుభావహంతుమనస్యమానం సమాహృతంధే శిఖణీయమాన భోర్భువ సువ ఓమింద్రవంత ప్రజరద బ్రహ్మన్ ప్రజరిష్యామ ఓదర్ధర్మభిష్టి హిమాయముఖాయ సూర్యస్ హరధే ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ పానాయ స్వాహ చక్షుషే స్వాహ శ్రోత్రాయ స్వాహ మనసే స్వాహ వాచేతరస్పత్యై స్వాహ దక్షాయ స్వాహ క్రతవే స్వాహ ఓజసే స్వాహ బలాయ స్వాహ దేవత్వాధ్వానక్తో పృథివేంద్రవసస్రాయ స్వాచిరసిజ్యోతిరసిపాధి సగుంధేరస్ మహాగుంపధి శోచస్పదే వేతమ విభ్రోమాజ్ఞేమ్యేధ్య సృజ ప్రశస్త్రపరిషదం అంజన్ దియం ప్రసయంతో నవిప్రాహావంతన్నాపుత్రిప్రేష్ట ఆధర్మాగ్నిమతయన్న సాదీన్ అనాధర్ష్యా పురస్తాన్ అగ్నేరాధిపత్యే ఆయుర్మేధా పుత్రవతే దక్షిణ ఇంద్రస్యాధిపత్యే ప్రియాంగేధా సుహృదా పశ్చాత్ దేవస్థల పితరాధిపత్యే ప్రాణం మేధా ఆశ్వతిరుత్తరద మిత్రావరుణయోనాధిపత్యే శ్రోత్రం మేధా విధృతిరుపరిష్టాత్ బృహస్పతిపత్యే బ్రహ్మమేధా క్షత్రం మేధా తేజో మేధా వర్చో మేధా యశో మేధా తపో మేధా మనోమేధా మనోరస్మాజి భూరిపుత్ర విశ్వాభ్యోమానాష్ట్రాభ్య పాహి సుకృతనామే భూయామామాహి కంసే తపోష్ణే అంతరాగం అమిత్రాన్ తపాసంసమదృష పరస్ తపావసోచితానో అనిత్తాన్ విపేతిష్టంతామజరా అయాద చిత్రస్థవరిచిత స్వాహావరుధ్య పయశ్రేయస్వ మాహి ప్రమాహి ప్రతిమాహి సంమాహి ఇమాహి ఉన్మాహి అంతరిక్షస్యాంతర్ధిరే ఇవంతపసస్రాయస్వ ఆభిర్గేర్భైలోణం ఆప్యాయో వర్ధమాన యదాభ్యోమహిజాతి భూయిష్టభాజోదే శ్యామ శుక్రందే అన్యత్రిరకందే అన్యదే విషరూపే అహనే జౌలివాహి విశ్వాహి మాయావృష్వ భద్రాదే పూషన్ నిఘదాదిరస్తు అరిహన్ విపరిషాయకాన్వ అరిహన్ నిష్కంగిజనం విశ్వరూపం అరిహన్ నిజందే విశ్వమభ్రువం నమావోయీయోరుద్ధస్తురస్తి గాయత్రమధి హేష్ఠమధి జాగతమధి మధు మధు మధు రజప్రాజేర్దభాగిదక్షిణ సమాజంధ్యేణీయమాన అగ్నిపురస్తాయత్రేణందోరోజయ ఇంద్రస్వారుద్రేర్దక్షిణతోరోజేష్ణ ఛందద సమాజితోరోజయ వరుణస్వాదిత్తే పశ్చాద్రోజేణ ఛందద సమాజితోరోజయ విధానస్వామారుతోమద్భిర్తరతోరోజయత్వాణ ఛందద సమాజితోరోజయ బృహపరిత్త విశ్వే దేవే ఉపరిష్టాద్రోజేణ ఛందద సమాజితోరోజయ రోజసత్వం దేవధర్మ దేవేష్ది రోజనీయాహం మనుష్యేషు సమదాధర్మజనత్వం దేవేష్ాయుస్మాగత్రేజస్వే బ్రహ్మవర్చస్యసి విజితోహం మనుష్యేష్ాయుస్మాగత్రేజస్వే బ్రహ్మవర్చసి భూయాసం రుగే రుజం మైధే మయుగే రజపురస్కారాద్రోజసే రజదక్షిణ రజ ప్రత్యంగ దశోదంగ దశోర్ధ్వభాజుమనస్యమాన అనస్తం రాజిషమోర్జం ధేహి రాజే వాజునే పవస్వ రోజోధర్మోర్జీయ అవశ్యం గోపావని పద్యమానం ఆనపరాజపతిశరందం రేజే సవిజోజేర్వసాన ఆవరేవర్తి భువనే స్వంత అర్థ ప్రావే మధుమాధ్వేభ్యాం మధుమాధోజేభ్యాం హనుమాన్ దేవవేదయే సమగ్రిరగ్నినాగత సందేవేణ సమిత్ర సగంసూర్యేణ రోచతే స్వాహాసమగ్నిస్తమసాగత సందేవేణ సమిత్ర సగంసూర్యేణ రోచిష్ట ధర్తా యువా విభాగ పృథివ్యా ధర్తా పురోరంతరిక్ష ధర్తా ధర్తా దేవో దేవానా అమర్త్యస్తపూజా హే త్వామనసే త్వా ూర్ధ్వమిమనద్ధరం కృషే యువిదేవేహోత్రాయ విశ్వాంభువాంపదే విశ్వస్య భువనస్పదే విశ్వస్య మనసస్పదే విశ్వస్య మజసస్పదే విశ్వస్య తపశస్పదే విశ్వస్య బ్రహ్మణస్పదే దేవశ్రోత్తం దేవకర్మదేవాన్ పాహి తపోజాం వాజమస్మయక్షదే వాయువం గర్భో దేవానా పితామదీనా మజఃప్రజానా మజఃకవీనా సందేవో దేవేణ సహిత్రాయుష్ట సగంధూర్యేణానుక్త ఆయుద్ధాస్తమస్తభ్యం కర్మవర్చోదాసి పితానాది పితానాబోధ ఆయుద్ధాస్తనోధాప్యయోధా అర్చోదావరి బోధార్థ వినోదా అంతరిక్ష ప్రభువార్వరీయాన్ అశీమహి మామాహిగుంసే సమాజ్ఞే గ్రహపచర విషామసే విశ్వాసామానుషీణా శతం పూర్ధ్యయ్యవిష్టపాహ్యగుంహద సమేద్ధారగం శతగుంహిమా సంద్రావిణగుంహార్దివానం ఇహైవ రాతయ సంతో ప్రత్యేమదేదేశపేయ సురేతారేతో దధానా వీరం విదేతమ సందృశే మాహగుం రాయస్తోషేణ వియోషం దేవస్యత్వాది ప్రసవే అశ్వినా బాహుభ్యాష్ణాస్తాభ్యామాదే అదిత్యేలాస్నాథే ఇడయే అదిదయే సరస్వత్యే అసావే అసావే అసావే అదిత్యాపట్యేషమే వాయురస్యేణ దోషాత్వోపావసజత అశ్వభ్యాం ప్రజాపయ ఎస్తే స్తనశ్రయోమయోభో ఏన విశ్వాముష్యసి వాళ్యాని యోరత్రధావీర్ఘ సుదర్ప్ర సరస్వతిమిషాదవేగ ఉత్సర్మగుంసింశ ఉత్సర్మం పాహి ధర్మాయ జిగుంష బృహపయత్వపచేత దానవత్సమేరవ విశ్వకృతోహిరేణ అశ్వభ్యాన్వస్వ బృహస్పత్యే బిన్వస్వ ఓష్ణే బిన్వస్వ బృహపదే బిన్వస్వ ఇంద్రాయ బిన్వస్వ ఇంద్రాయ బిన్వస్వ దాయత్రోధే తయిష్టుభోధే జాగతమధే సహోర్జో భాగేనోపమే ఇంద్రాశ్వినా మధురస్కారఘస్ ధర్మం పాదవసో విదావటే స్వాహాపాదోర్యస్మయే వృష్టివణయేజుహోమి మధుహవిరథే సూర్యస్ తమస్తవ యావా పృథివేభ్యాం వా పరిగృహామి అంతరిక్షేణ త్వపయచ్చామి దేవానాం పాపితనామనమతోహృత్తగుంసగేయం తేజోధే తేజోనుప్రేహే దివస్పృంగ్మామాహిగుంసే అంతరిక్షస్పృంగ్మామాహిగుంసే పృథివిస్పృంగ్మామాహిగుంసే సువరతి సువర్మేయచ్చ దివయ్యచ్చ దివోమాపాహే సముద్రాయ త్వావాతాయ స్వాహ సలిలాయ త్వావాతాయ స్వాహ అనాదృశ్యాయ త్వావాతాయ స్వాహ ఆప్రజదృశ్యాయ త్వావాతాయ స్వాహ అవస్యవే త్వావాతాయ స్వాహ ధువస్పదే త్వావాతాయ స్వాహ శ్రీమద్వదే త్వావాతాయ స్వాహ అర్గయే త్వావధుమదే స్వాహ సోమాయ త్వా రుద్రవదే స్వాహ వరుణాయ త్వాదిత్యవదే స్వాహ బృహస్పతయే త్వా విష్ణుదే వ్యావదే స్వాహ సవిత్రే త్వభుమదే విభమదే ప్రభుమదే వాజవదే స్వాహ యమాయ త్వాంగిరస్పదే విధుమదే స్వాహ విశ్వాసా దక్షిణసదే విశ్వాన్ దేవాలయాదిహ స్వాహాగతస్య ఘర్మస్ మధోప్రిపరమశ్వినా స్వాహాగ్నియయజ్ఞయాయ అయ్యజుర్భే అశ్వినా ఘర్మం పాదగుంహాద్యవానం అహద్దివాభిరోజుభే అనుభాంద్యావా పృథివీమగుం సాతాం స్వాహేంద్రాయ స్వాహేంద్రావట ఘర్మం పాదమశ్వినాహాద్యవానం అహద్దివాభిరోజుభే అనుభాంద్యావా పృథివీమగుం సాతాం సంప్రావ్యయ్యథావట నమో దివే నమ పృథివ్యై ద్విధాయిమయ్యజ్ఞం యజ్ఞమిమం ద్విధా దివం గచ్చ అనంతరిక్షం గచ్చ పృథివీం గచ్చ పంచ ప్రతిశో గచ్చ దేవాన్ధర్మపాం గచ్చ ప్రేంధర్మపాం గచ్చ పృథివేభిః ఊర్జవేభిః బ్రహ్మణేభిః కర్తాయవేభిః అభ్యప్యేభిః ఓఢభేభ్యప్యేభిః వనస్పతిభ్యప్యేభిః దేవా పృథివేభ్యాం యేభిః భూతాయ వేభిః బ్రహ్మవర్త్రాయ వేభిః యజమానాయ వేభిః మధ్యంజేష్ఠాయ వేభిః ఇష్యేత్వా నిమ్నాయత్వా ఇంద్రియాయత్వా భూత్యేత్వా ధర్మాద్ధర్మామేణ్యస్మే బ్రహ్మాణి ధారయ క్షత్రాణి ధారయ విషంధారయ నేత్వా వాదస్కందయాద్ అముష్యత్వా ప్రాణే సాధయామి అమునా దహనిరత్సం గచ్చ యోస్మాన్ వేత్తే ఎంచ వయం దుష్మః ఓష్ణే సరసే స్వాహ గ్రావభ్య స్వాహ పృథిరేభ్య స్వాహ ద్యావా పృథివేభ్యాకి స్వాహ ఋతుభ్యో ఘర్మవేభ్య స్వాహ రుద్రాయ రుద్రహోత్రే స్వాహ అహర్జ్యోజ్యేతనాయుషతాం సుజ్యోతిర్జ్యోతిరాకి స్వాహ ేతనాజుతర్జ్యోతిరాగ స్వాహ అపే పరోమాత్రిమాపాహే అగ్నే సమిత తయా సమిధ్యస్వ ఆయుర్వేదా వర్తసామాంగే అపే పరోమారాత్రిమాపాహే అగ్నే సమిత తయా సమిధ్యస్వ ఆయుర్వేదా వర్తసామాంగే అగ్నిజ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహ సౌర్యాజ్యోతిర్జ్యోతిస్వార్యస్వాహ భూస్వాహ ఉదగం హవిః మధుహవిః ఇంద్రతమేఘ్నౌ పితానాదిమాపాహిగుంసేః అశ్యామదే దేవధర్మ మధుమతో వాజవదప్పిదుమతః అంగిరస్పదస్పశావినః అశేవహి త్వామామాహిగుంసేః స్వాహాదూర్యస్తరస్మిభ్య స్వాహాక్షత్రేభ్య ఘర్మయాతేషుగే యాగాయత్రే ఛందసి యాబ్రాహ్మణే యాహవిర్ధానే తాంతయేనావిజే స్వాహా ఘర్మయాతేంతరిక్షేషుగే యాత్రైతుభే ఛందసి యాయుణ్యే యాజ్ఞేభే తాంతయేనావిజే స్వాహా ధర్మయాజే పృథివ్యాగుంసుక యాజాగతే ఛందసి యావైష్యే యాసరసి తాంతయేనావిజే స్వాహా అనునాద్యానమతి అన్వితనమయే త్వం దివస్వాపరస్వాయా అంతరిక్షనవే పృథివ్యాధర్మణ వయమనక్రామాయనవ్యే బ్రహ్మణస్వాపరస్వాయా క్షత్రస్వే విజస్వాధర్మణ వయమనక్రామాయనవ్యే ప్రాణస్వాపరస్వాయే చక్షురస్వే స్వాధర్మణ వయమక్రామాయనవ్యసేజనసాయాక్షిపరిచవక్షేస్వక్రన్నాభిశ్వాయుష్మజ ప్రధా అపద్యోపర అన్యత్రిమ ఘర్మేణత్తేన్నమేతత్పురేషం తేన బద్ధస్వచాజప్యాయస్వ బద్ధిమహిరవయ ఆజప్యాధిమహే నిరంతిర్నామాదివ్యాగం ధర్వ సరస్వతే పత్రధ్వవిధానం అన్యధ్యక్షాధిపతి మహావిధ సంప్రాణేన సంవర్చత సంవయత సంగోపత్యేన రాయద్వోషేణ అయక్రహరే మహాన్ మిత్రోర్యేణోజనక్షేణా హిరణ్యవక్షణ్య మహాంతమస్తే తులామాయుంగే విశ్వామృగం దోమగం ధర్వం ఆపోతృతేనాయన్వేదోర్యశ్యే విశ్వామృతమిదన్నాగణాలు దివ్యోగం ధర్వాదో విమాన యద్వాఘాతమోజన ఇంద్రోదక్షం పరిజానాహీనం ఏదత్వం దేవధర్మదేవో దేవానుపాగా మనుష్యో మనుష్యాన్ స్వామి సుమిత్రానాపోషయస్కృంద దుర్మిత్రస్మై భూయాసుమస్మభ్యముధనే గాయత్రం నవీయాగుంసం అగ్నే దేవే ప్రవోషా